సకల గ్రహ బల నీనే సరసి దక్ష సకల గ్రహ బల నీనే సరసి దక్ష సకల గ్రహ బల నీనే సరసి దక్ష నిఖిల రక్ష గనీనే విశ్వ కవి గురు